హైదరాబాదులు నీరు పారిశుద్ధ్యం సంబంధించి ప్రజల భాగస్వామ్యం పెంచడానికి వాటి సరఫరా మరియు నిర్వహణలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండటానికి చేతన సంస్థ కృషి చేస్తున్నది. పేద ప్రజలు నివసించే బస్తీలలో నీరు పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన పెంచి వాటి మెరుగైన నిర్వహణకు చేతన సంస్థ అనేక వినూత్న కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో చేపడుతుంది. ఇందులో భాగంగానే అందరి నీళ్లు కొందరికేనా అనే శీర్షికతో ఈ పాటలను రూపొందించాము. ఈ పాటలు ఆలోచనలు కలిగించే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా మరియు ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అంశం మీద ఇంకా అనేక పాటలు వస్తాయని ఆశిస్తున్నాము. వీటిని ప్రజలు తమ పాటలుగా గుర్తిస్తారని మా ఆశ. మా పనితో స్ఫూర్తి పొంది ఈ పాటలను రచించిన శ్రీ యశ్పాల్ గారికి, సంగీత దర్శకులకు, గాయకులకు ఆర్థిక సహకారం అందించిన వాటర్ ఎయిడ్ వారికి, నైతిక మద్దతు ఇచ్చిన జాయింట్ యాక్షన్ ఫర్ వాటర్ బస్తీ వికాస్ మంచులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలతో మీ చేతనా సొసైటీ.